ఆటల సరదాలో పుస్తకం 11వ భాగం నీటి చక్రం. ఒక చిన్న నీటి చక్రాన్ని తయారు చేద్దాం. 4 అగ్గిపుల్లలను తీసుకుని వాటిలోని మందు ఉన్న కొనలను తుంచివేయండి. ఈ పుల్లలను ఒక గుండి 4 రంధ్రాలలోనూ గుచ్చండి. పుల్లల మధ్యన ఒక రీఫిల్ ముక్కను ఉంచి 2వ గుండీని కూడా అమర్చండి. ఒక పోస్ట్ కార్డు నుంచి 4 ముక్కలను కత్తిరించండి. ఈ ముక్కలను పుల్లల మధ్యలో నుంచి దూర్చండి. ఒక వేడి సూదితో బటన్ల మధ్యన రంధ్రం చేయండి. ఈ రంధ్రాలలో సూది ఇరుసుగా ఉంటుంది. ఈ సూది ఇరుసుపై నీటి చక్రం తిరుగుతుంది. ఒక పాత రబ్బరు చెప్పు ముక్కకు 2 రంధ్రాలు చేసి వాటిలో 2 పుల్లలను నిలువుగా గుచ్చండి. ఇప్పుడు వాల్వ్ ట్యూబ్తో నీటి చక్రం యొక్క ఇరుసును ఈ స్టాండ్పై అమర్చండి. కొద్దిగా నోటితో ఊదితే నీటి చక్రం గిరగిరమని తిరుగుతుంది. ఇంజెక్షన్ సీసా పంపు. ఒక చిన్న ఇంజెక్షన్ సీసాని తీసుకోండి. రబ్బర్ మూతను సీసాలోకి దూర్చండి. సీసా లోపల రబ్బర్ మూత ఖచ్చితంగా ఉండిపోతుంది. ఈ విధంగా సీసా ఒక సిలిండర్గాను రబ్బర్ మూత ఒక పిస్టన్గాను పనిచేస్తాయి. రబ్బర్ మూతలో ఒక సక్షన్ వాల్వ్ తయారు చేయండి. ఈ వాల్వ్లో ఒక గుండు సూది తల ఒక రీఫిల్ ట్యూబ్ను తెరుస్తూ మూస్తూ ఉంటుంది. ఒక షార్ప్ బాల్ పెన్ను యొక్క ముందు భాగంలో సైకిల్లోని చిన్న గుండును వేసి ఒక డెలివరీ వాల్వ్ తయారు చేయండి. సీసాను ఒక చేత్తో పట్టుకొని నీరు నింపిన పాత్రలో ఉంచండి. 2వ చేత్తో పెన్నును పట్టుకొని కిందకు మీదకు కదిలించండి. కింద వైపునకు అదిమినప్పుడు అలా పెన్ను నుంచి నీరు వెలుపలికి వస్తుంది. పెన్ను నోటి వద్ద ఒక బెలూన్ పెట్టండి. ఒత్తిడి ఎక్కువగా ఉండి దాని ద్వారా బెలూన్ నిండా నీటిని నింపవచ్చు. టాన్గ్రామ్. ఇది 1000 పూర్వపు చైనా దేశం యొక్క పొడుపు. ఏ సైజుదైనా సరే చతురస్రాకారపు అట్టను 7 ముక్కలుగా కత్తిరించుకోండి. 7 ముక్కలను కలుపుతూ జంతువులు మానవులు వంటి విభిన్న ఆకృతులను తయారు చేయవచ్చు. ప్రతి రూపంలోనూ 7 ముక్కలను ఉపయోగించాలి. ఈ 7 ముక్కలను చేర్చి కొత్త కొత్త ఆకారాలను కూడా చేయండి. ఇంతటితో ఆటల సరదాలో అనే విజ్ఞాన ప్రయోగాలను గురించి వివరించిన ఈ పుస్తకం సమాప్తం.